అథ పంచమకాండే తృతీయ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. యజ్ఞో యజ్ఞ ఉపవర్తంత

రుంధే వృంధే యద్ృంధే వృంధే యత్ృంధే కథైకథాయ్యే కథోపద్యాపద్యాదే కథోపద్యాదేకమేకముపద్యాదే కథైకథోపద్యాదేకం ృతుమేకమేకమృతుం వర్షేద్వరుషేద్ృతుమేకమేకమృతుం వర్షేద్వరుషేద్వరుషేద్ృతుమృతుం వర్షేదను పరిహారమను పరిహారం వర్షేద్ృతుమృతుం వర్షేదను పరిహారం వర్షేద్ృతుమృతుం వర్షేదను పరిహారకు సాధయతి పశవః పశవో నానా ప్రతాస్తే ఏవైవాపస్తేవ కామజేత పశున పశు కామజేత కామజేత పశు కామజేత పశున పశు కామజేత కామజేత పశు పశు కామజేత కామజేత పశు జ్ఞానమితి సం జ్ఞానం ఏవాస్మాదేవైవాస్మై పశుభిః పశుభిరస్మాదేవైవాస్మై పశుభిః మై పశుభిః పశుభిరస్మాస్మై పశుభిః కరోతి కరోతి పశుభిరస్మాస్మై పశుభిః కరోతి పశుభిః కరోతి కరోతి పశుభిః పశుభిః కరోతి పశుమాన్ పశుమాన్ కరోతి పశుభిః పశుభిః కరోతి పశుమాన్ పశుభిరితి పశుభిః కరోతి పశుమాన్ పశుమాన్ కరోతి కరోతి పశుమానేవైవ పశుమాన్ కరోతి కరోతి పశుమానేవ పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానితి పశుమా భవత్యేవైవ భవతి చతస్రశ్చతస్రో భవత్యేవైవ భవతి చతస్రః భవతి చతస్రశ్చతస్రో భవతి భవతి చతస్రః పురస్తాత్ పురస్తాత్ చతస్రో భవతి భవతి చతస్రః పురస్తాత్ పురస్తాత్ పురస్తాత్ చతస్రశ్చతస్రః పురస్తాత్ ఉపోప పురస్తాత్ చతస్రశ్చతస్రః పురస్తాత్ చక్షుషశ్చత్వారి చక్షుషో రూపాణి రూపాణి చక్షుషశ్చత్వారి చత్వారి చక్షుషో రూపాణి చక్షుషో రూపాణి రూపాణి చక్షుషశ్చక్షుషో రూపాణి ద్వే ద్వే రూపాణి చక్షుషశ్చక్షుషో రూపాణి ద్వే రూపాణి ద్వే ద్వే రూపాణి రూపాణి ద్వే శుక్లే శుక్లే ద్వే రూపాణి రూపాణి ద్వే శుక్లే శుక్లే శుక్లే ద్వే ద్వే శుక్లే ద్వే ద్వే శుక్లే ద్వే ద్వే శుక్లే ద్వే ద్వే ద్వే శుక్లే శుక్లే ద్వే కృష్ణే కృష్ణే ద్వే శుక్లే శుక్లే ద్వే కృష్ణే శుక్లే కృష్ణే కృష్ణే ద్వే ద్వే కృష్ణే మోర్ధన్వదీర్మోర్ధన్వది కృష్ణే ద్వే ద్వే కృష్ణే మోర్ధన్వదీ మోర్ధన్వదీర్మోర్ధన్వదీ కృష్ణే కృష్ణే మోర్ధన్వదీర్భవంతి భవంతి మోర్ధన్వది కృష్ణే కృష్ణే మోర్ధన్వదీర్భవంతి మోర్ధన్వదీర్భవంతి భవంతి మోర్ధన్వదీర్మోర్ధన్వదీర్భవంతి తస్మాద్భవంతి మోర్ధన్వదీర్మోర్ధన్వదీర్భవంతి తస్మాత్ మోర్ధన్వదీరితి మోర్ధన్వదీ భవంతి తస్మాత్ తస్మాద్భవంతి భవంతి తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాద్భవంతి భవంతి తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాన్ మూర్ధ మూర్ధ పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాన్ మూర్ధ మూర్ధ మూర్ధ పురస్తాత్ పురస్తాన్ మూర్ధ పంచ పంచ మూర్ధ పురస్తాత్ పురస్తాన్ మూర్ధ పంచ మూర్ధ పంచ పంచ మూర్ధ మూర్ధ పంచ దక్షిణాయాం దక్షిణాయాం పంచ మూర్ధ మూర్ధ పంచ దక్షిణాయాం పంచ దక్షిణాయాం దక్షిణాయాం పంచ పంచ దక్షిణాయా విశ్రోణ్యా విశ్రోణ్యాం దక్షిణాయాం పంచ పంచ దక్షిణాయా విశ్రోణ్యా దక్షిణాయా విశ్రోణ్యా విశ్రోణ్యాం దక్షిణాయాం దక్షిణాయా విశ్రోణ్యాముపోవశ్రోణ్యాం దక్షిణాయాం దక్షిణాయా విశ్రోణ్యాముపాశ్రోణ్యాముపోవశ్రోణ్యా విశ్రోణ్యాముపదధాతి దధాత్రిపశ్రోణ్యా విశ్రోణ్యాముపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి పంచ పంచ దధాత్యుపోపదధాతి పంచ ధాతి పంచ పంచ దధాతి దధాతి పంచోత్తరస్యాముత్తరస్యాం పంచ దధాతి దధాతి పంచోత్తరస్యాముత్తరస్యాం పంచ పంచోత్తరస్యాం తస్మాత్ తస్మాదుత్తరస్యాం పంచ పంచోత్తరస్యాం తస్మాత్తరస్యాం తస్మాత్ తస్మాదుత్తరస్యాముత్తరస్యాం తస్మాత్ పశ్చాత్ పశ్చాత్ తస్మాదుత్తరస్యాముత్తరస్యాం తస్మాత్ పశ్చాత్తరస్యామిత్యుత్ తరస్యా పశూనామధిపతిరధిపతి పశూనాం పశూనామధిపతి అవ్యతమానామింద్రాగ్ని అవ్యతమానామితిమానామింద్రాగ్ని ఇంద్రాగ్ని అవ్యతమానామితి అవ్యతమానామిదీత్యవ్యతమానామవ్యతమానామితి స్వయమాతృన్నాగు స్వయమాతృన్నామిత్యవ్యతమానామవ్యతమానామితి స్వయమాతృన్నాగు స్వయమాతృన్నామిదీతి స్వయమాతృన్నాముపోప స్వయమాతృన్నామిదీతి స్వయమాతృన్నాముపాయమాతృన్నాముపోప స్వయమాతృన్నాగు స్వయమాతృన్నాముపదధాతి తథాత్యుప స్వయమాతృన్నాగు స్వయమాతృన్నాముపదధాతి స్వయమాతృన్నామితి స్వయం ఇంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాంద్రాత్యుపోపదధాతీంద్రాగ్నిభ్యాంద్రాత్యుపోపదధాతీంద్రాగ్నిభ్యాం వై ఇంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాం వై ఇమావిభౌ వా ఇంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాం వా ఇమౌ ఇంద్రాగ్నిభ్యామిది భోజ సౌజ సై వై నామే నామే భౌజ సౌజ సై వై ఉత్సృష్ట్యా ఉత్సృష్ట్యా అథో సువర్గస్య సువర్గస్య అథో ఉత్సృష్ట్యా ఉత్సృష్ట్యా అథో సువర్గస్య ఉత్సృష్ట్యా ప్రాణాభిర్దశమీ దశమీనాభిర్ప్రాణాభిర్దశమీ దశమే దశమే నాభర్నాభర్దశమే ప్రాణాన్ ప్రాణాన్ దశమే నాభర్నాభర్దశమే ప్రాణాన్ దశమే దశమే ప్రాణానేవైవ ప్రాణాన్ దశమే దశమే ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవ పురస్తాత్ పురస్తాదేవ ప్రాణాన్ ప్రాణానేవ పురస్తాత్ ప్రాణానితి ప్రాణానేవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాత్ ధత్తే ధత్తే పురస్తాదేవైవ పురస్తాత్ ధత్తే ధత్తే ధత్తే పురస్తాత్ పురస్తాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే పురస్తాత్ పురస్తాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ పురస్తాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాత్ ప్రాణాత్ ప్రాణాత్ పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాత్ ప్రాణాః పురస్తాత్ ప్రాణాః ప్రాణాః పురస్తాత్ పురస్తాత్ ప్రాణాత్ జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం ప్రాణాః పురస్తాత్ పురస్తాత్ ప్రాణాత్ జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం జ్యోతిష్మదీం ప్రాణాః ప్రాణాత్ జ్యోతిష్మదీముత్తమాముత్తమాన్ జ్యోతిష్మదీం ప్రాణాః ప్రాణాత్ జ్యోతిష్మదీముత్తమాన్ ప్రాణాది ప్రాణాజ్యోతిష్మదీముత్తమాముత్తమాన్ జ్యోతిష్మదీం జ్యోతిష్మదీముత్తమాముపోపోత్తమాన్ జ్యోతిష్మదీం జ్యోతిష్మదీముత్తమాముపోపోత్తమాముత్తమాముపదధాతి తథాత్యుపోత్తమాముత్తమాముపదధాతి తమామిత్యుత్తమాముపదధాతి తథాత్యుపోపదధాతి తస్మాత్ తస్మాత్ తథాత్యుపోపదధాతి తస్మాత్ తస్మాత్ తస్మాత్ తథాతి తథాతి తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం తస్మాత్ తథాతి తథాతి తస్మాత్ ప్రాణానాం ప్రాణానాం తస్మాత్ తస్మాత్ ప్రాణానాం వాగ్వాగ్ ప్రాణానాం తస్మాత్ తస్మాత్ ప్రాణానాం వాణానాం వాగ్వాగ్ ప్రాణానాం ప్రాణానాం వాజ్యోతిర్జ్యోతిర్వాక్ ప్రాణానాం ప్రాణానాం వాజ్యోతిః ప్రాణానామితి ప్రాణానాజ్యోతిర్జ్యోతిర్వాక్వాజ్యోతిరుత్తమోత్తమా జ్యోతిరుత్తమాదశోత్తమాజ్యోతిర్జ్యోతిరుత్తమాదశోత్తమాదశోత్తమోత్తమాదశోపదశోత్తమోత్తమాదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోపదశోప ఉపోగా ఆస్మహే ఛందాగుంసి తరత ఉత్తరతో విప్రయాయి తస్మాత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రయాయి మాదుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి తస్మాత్తస్మాదుత్తరతో విప్రయాయి చేత్యుత్తరతో విప్రయాయి తస్మాత్తస్మాదుత్తరతో విప్రయాయి చేతితో విప్రయాయి చేతిత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి చేతి షట్్రిగుం షట్్రిగుం షట్్యేత్యుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి చేతి షట్్రిగుంషత్ తరతో విప్రయాయీత్యుత్తరత అభిప్రయాయి పురస్తాదుపదధాతి పురస్తాత్ పురస్తాత్ పదధాతి సప్త సప్త దాత్యుపోపదధాతి సప్త సప్త సప్త దాతి సప్త పశ్చాత్ పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ సప్త పశ్చాత్ సప్త సప్త పశ్చాత్ పశ్చాత్ సప్త వై వై సప్త పశ్చాత్ పశ్చాత్ సప్త వై సప్త వై వై సప్త సప్త వై శేరుషణ్యా శేరుషణ్యా వై సప్త సప్త వై శేరుషణ్యా శేరుషణ్యా వై వై శేరుషణ్యా ప్రాణా ప్రాణా శేరుషణ్యా వై వై శేరుషణ్యా ప్రాణా శేరుషణ్యా ప్రాణా ప్రాణా శేరుషణ్యా శేరుషణ్యా ప్రాణా ద్వౌ ద్వౌ ప్రాణా శేరుషణ్యా శేరుషణ్యా ప్రాణా ద్వౌ ప్రాణా ద్వౌ ద్వౌ ప్రాణా ప్రాణాద్వాభవాన్ చాభవాన్ చౌ ద్వౌ ప్రాణా ప్రాణాద్వాభవాన్ చౌ ప్రాణా ఇతి ప్రాణా భవవాన్ చాభవాన్ చౌ ద్వౌ ద్వాభవాన్ చౌ ప్రాణానాం ప్రాణానామవాన్ చౌ ద్వౌ ద్వాభవాన్ చౌ ప్రాణానామవాన్ చౌ ప్రాణానాం ప్రాణానామవాన్ చాభవాన్ చౌ ప్రాణానాగుం సువీర్యత్వాయ ప్రాణానామవాన్ చాభవాన్ చౌ ప్రాణానాగుం సువీర్యత్వాయ ప్రాణానాగుం సువీర్యత్వాయ సువీర్యత్వాయ ప్రాణానాం ప్రాణానాగుం సువీర్యత్వాయ మూర్ధామూర్ధా సువీర్యత్వాయ ప్రాణానాం ప్రాణానాగుం సువీర్యత్వాయ మూర్ధా ప్రాణానామితి ప్రాణానా సువీర్యత్వాయ మూర్ధామూర్ధా సువీర్యత్వాయ సువీర్యత్వాయ మూర్ధాస్యసి మూర్ధా సువీర్యత్వాయ సువీర్యత్వాయ మూర్ధాసి సువీర్యత్వాయేతి సువీర్యత్వాయ మూర్ధాస్యసి మూర్ధా మూర్ధా శిరాడ్రాడసి మూర్ధా మూర్ధా శిరాడ శిరాడ్రాడస్య శిరాడితీతి రాడస్య శిరాడితి రాడితీతి రాడ్రాడితి పురస్తాత్ పురస్తాది రాడ్రాడితి పురస్తాత్ పురస్తాత్ పురస్తాదితీతి పురస్తాదు పోప పురస్తాదితీతి పురస్తాదు పురస్తాదు పోప పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాత్తి పురస్తాత్ పురస్తాదు పదధాతి పదధాతి దధాత్తి పోప దధాతి యంత్రీ యంత్రీ దధాత్తి పోప దధాతి యంత్రీ యంత్రీ యంత్రీ దధాతి దధాతి యంత్రీ రాడ్రాడ్ యంత్రీ దధాతి దధాతి యంత్రీ రాడ్రీ రాడ్రాడ్ యంత్రీ యంత్రీ రాడితీతి రాడ్ యంత్రీ యంత్రీ రాడితి రాడితీతి రాడ్రాడితి పశ్చాత్ పశ్చాది రాడ్రాడితి పశ్చాత్ పశ్చాత్ పశ్చాది పశ్చాత్ ప్రాణాన్ ప్రాణాన్ పశ్చాది పశ్చాత్ ప్రాణాత్ ప్రాణాన్ ప్రాణాన్ పశ్చాత్ పశ్చాత్ ప్రాణానేవ ప్రాణాన్ పశ్చాత్ పశ్చాత్ ప్రాణానేవా ప్రాణానేవ ప్రాణాన్ ప్రాణానేవాస్మ స్మ ఏవ ప్రాణాన్ ప్రాణానేవాస్మై ప్రాణాని ప్రాణానేవాస్మ స్మ ఏవైవాస్మై సమీచ సమీచో స్మ ఏవైవాస్మై సమీచ సమీచ సమీచో స్మ అస్మై సమీచో దధాతి దధాతి సమీచో స్మ అస్మై సమీచో దధాతి సమీచో దధాతి దధాతి సమీచ సమీచో దధాతి దధాతి దధాతి దేవా వై వై దేవా దేవా వై యద్యత్ వై దేవా దేవా వై యత్ వై యద్యత్ వై వై యత్యజ్ఞే యజ్ఞే యత్ వై వై యత్యజ్ఞే యజ్ఞే యజ్ఞే యత్యజ్ఞే కుర్వత కుర్వత యజ్ఞే యత్యజ్ఞే కుర్వత కుర్వత కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తత్పద కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తత్ కుర్వత తత్తద కుర్వత కుర్వత తద సురాస్తద కుర్వత కుర్వత తద సురాస్తత్తద సురా కుర్వత కుర్వత సురాస్తత్తద సురా అకుర్వత సురా అకుర్వత కుర్వత సురా అసురా అకుర్వత దేతే కుర్వత సురా అసురా అకుర్వత దే దేతే కుర్వత కుర్వత దే దేవా దేవాస్తే కుర్వత కుర్వత దే దేవా దేవా దేవాస్తే దేవా ఏత ఏత దేవాస్తే దేవా ఏత పురస్తాది త్రివృత్ ప్రతిష్టిత్యే ప్రతిష్టిత్యా ఏక విపుంశ ప్రతిష్టిత్యే భాంతః ప్రతిష్టిత్యే భాంతః పంచదశ పంచదశో భ్రాంత ప్రతిష్టి ప్రతిష్టి భ్రాంత పంచదశాతిష్టిత్యా ప్రతి భ్రాంత పంచదశ పంచదశో భ్రాంతో భ్రాంత పంచదశీతి పంచదశో భ్రాంతో భ్రాంత పంచదశైతి పంచదశ పంచదశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది పంచదశ పంచదశ ఇత్యుత్తరత పంచదశ ఇది పంచాదశరత ఉత్తరత ఇదిత్యుత్తరత ఓజ ఓజ ఉత్తరత ఇదిత్యుత్తరత ఓజ ఉత్తరత ఓజ ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై వా ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై తరత ఇత్యుత్తరత ఓజో వై వా ఓజ ఓజో వై భాంతో భాంతో వా ఓజ ఓజో వై భాంత భాంతో భాంతో వై వై భాంత ఓజ ఓజో భాంతో వై వై భాంత ఓజ భాంత ఓజ ఓజో భాంతో భాంత ఓజ పంచదశ పంచదశ ఓజో భాంతో భాంత ఓజ పంచదశ పంచదశ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ పంచదశ ఓజ ఏవై ఓజ పంచదశ పంచదశ ఓజ పంచదశ ఇది పంచాదశ ఓజ ఏవై ఓజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఏవౌజ ఓజ ఏవోత్తరత ఏవోత్తరత ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తేతో ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తస్మాత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి తస్మాత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రయాయి మాదుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి తస్మాత్తస్మాదుత్తరతో విప్రయాయి వేదిదేత్యుత్తరతో విప్రయాయి తస్మాత్తస్మాదుత్తరతో విప్రయాయి ఉత్తరతో విప్రయాయి చేయత్యుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి చేతి ప్రదూర్తి ప్రదూర్తి చేయత్యుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయి చేతి ప్రదూర్తి విప్రయాయిత్యుత్తరత అభిప్రయాయి చేతి ప్రదూర్తి ప్రదూర్తి చేతి చేతి ప్రదూర్తిరష్టాదశోష్టాదశ ప్రదూర్తి చేతి చేతి ప్రదూర్తిరష్టాదశ ప్రదూర్తిరష్టాదశోష్టాదశ ప్రదోర్తిష్టాదశ ఇదిష్టాదశ ప్రదోర్తిష్టాదశ ఇది పురస్కారాదశ ఇది పురస్కారాదశ ఇదిష్టాదశ ఇది పురస్కారాత్ పురస్కాదిది పురస్కాదు గోప పురస్కాదిది పురస్కాదు పురస్కాదు గోప పురస్కారాత్ పురస్కాదుపదధాతిపదధాత్యుప పురస్కారాత్ పురస్కాదుపదధాతి దక్షిణతో అన్నమన్నం దక్షిణతో అన్నం వై అన్నమన్నం వా అభివర్తో అభివర్తో వా అన్నమన్నం వా అభివర్త అవివర్తో వైవ అవివర్తోన్నమన్నమవివర్తో వైవ అవివర్తోన్నం అవివర్తోన్నమన్నమవివర్తోన్నగోష విఘోషస్ విఘోషోన్నమవివర్తోవివర్తోన్నగోష విఘోషస్ విఘోషోన్నమన్నగోష విఘోషోన్నమన్నగోష విఘోషోన్నమన్నగోష విఘోషోన్నం విఘోషోన్నమన్నగోష విఘోషస్ విఘోషోన్నమేవైవాన్నగోష విఘోషస్ విఘోషోన్నమేవా విఘోష ఇతి స విఘోషన్నమేవైవాన్నమన్నమేవ దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమేవ దక్షిణత దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నమన్నం దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నం దక్షిణేనాన్నమన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతే ద్యతేన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతే ద్యతేన్నమన్నమద్యతే వర్చో వర్చోద్యతేన్నమన్నమద్యతే వర్చ వర్చో వచ్చోద్యతే వచ్చోద్వాంశో ద్వాంశో వచ్చోద్యతే వచ్చోద్వాంశోద్వాంశో ద్వాంశో వచ్చో వచ్చో ద్వాంశ ఇది ద్వాంశో వచ్చో వచ్చో ద్వాంశ ఇది ద్వాంశోద్వాంశ ఇది పశ్చాత్ పశ్చాది ద్వాంశో ద్వాంశ ఇది పశ్చాత్ పశ్చాత్ పశ్చాది సవ్యస్తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయో ృణవ ఏష్ తృణవో లోకాస్తృణవేషు తృణవ ఏష్ శృణవస్తృణవ ఏ వై వై శృణవస్తృణవ ఏ వాణవ ఇది త్రీ నవ ఏ వై వైష్ లోకేషు లోకేష్ వైష్ లోకేషు లోకేష్ వైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్ వైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టది తిష్టది ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టది తిష్టది తిష్టది ప్రతి ప్రతిష్టది సంభరణ సంభరణ తిష్టది ప్రతి ప్రతిష్టది సంభరణ తిష్టది సంభరణ సంభరణ తిష్టది తిష్టది సంభరణస్త్రయో వివంశస్త్రయో వివంశ సంభరణ తిష్టది తిష్టది సంభరణస్త్రయో వివంశ సంభరణస్త్రయో వివంశత్రయో వివంశ సంభరణ సంభరణస్త్రయో వివంశ ఇదిత్రయో వివంశ సంభరణ సంభరణస్త్రయో వివంశ ఇది సంభరణ ఇది సంభరణ వివంశ ఇదిత్రయో వివంశత్రయో వివంశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది త్రయో వివంశత్రయో వివంశ ఇత్యుత్తరత త్రయో వివంశ ఇది త్రయ వివంశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది ఇత్యుత్తరత తస్మాత్తస్మాదుత్తరత ఇది ఇత్యుత్తరతస్తస్మాత్ తస్మాత్ తస్మాదుత్తరత ఉత్తరతస్తస్మాత్ సవ్యస్తస్మాదుత్తరత ఉత్తరతస్తస్మాత్ సవ్య రత ఇత్యుత్ రత సవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయోస్తవ్యస్తస్మాత్ చతుస్త్రిగుంశ ఇది దక్షిణతో దక్షిణత ఇది చతుస్త్రిగుంశ చతుస్త్రిగుంశ్చతుస్త్రిగుంశైతి దక్షిణత చతుస్త్రిగుంశ్రిగుంశిణతో దక్షిణత ఇదే దక్షిణతో సావసౌ దక్షిణత ఇదే దక్షిణతో సౌక్షిణతో సావసౌ దక్షిణతో దక్షిణతో సౌ వైవా అసౌ దక్షిణతో దక్షిణతో సౌ వై అసౌ వైవా అసావసౌ వా ఆదిత్య ఆదిత్యో వా అసావసౌ వా ఆదిత్య ఆదిత్య ఆదిత్యో వైవా ఆదిత్యో ప్రధ్నస్య ప్రధ్నస్యాదిత్యో వైవా ఆదిత్యో ప్రధ్నస్యాదిత్యో ప్రధ్నస్య ప్రధ్నస్యాదిత్య ఆదిత్యో ప్రధ్నస్య విష్టవం విష్టవం ప్రధ్నస్యాదిత్య ఆదిత్యో ప్రధ్నస్య విష్టవం ప్రధ్నస్య విష్టవం విష్టవం ప్రధ్నస్య ప్రధ్నస్య విష్టవం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం విష్టవం ప్రధ్నస్య ప్రధ్నస్య విష్టవం బ్రహ్మవర్చసం విష్టవం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం విష్టవం విష్టవం బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం విష్టవం విష్టవం బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ దక్షిణతో దక్షిణత ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ దక్షిణత బ్రహ్మవర్చసమితి బ్రహ్మ వర్చసం ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణ దక్షిణో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధోర్ధో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధ దక్షిణోర్ధోర్ధో దక్షిణో దక్షిణోర్ధో బ్రహ్మవర్చసితరో బ్రహ్మవర్చసితరోర్ధో దక్షిణో దక్షిణోర్ధో బ్రహ్మవర్చసితర బ్రహ్మవర్చసితరో బ్రహ్మవర్చసితరోర్ధోర్ధో బ్రహ్మవర్చసితర ప్రతిష్టా ప్రతిష్టా బ్రహ్మవర్చసితరోర్ధోర్ధో బ్రహ్మవర్చసితర ప్రతిష్టా బ్రహ్మవర్చసితర ప్రతిష్టా ప్రతిష్టా బ్రహ్మవర్చసితరో బ్రహ్మవర్చసితర ప్రతిష్టా త్రయస్త్రిగుంశ ప్రతిష్టా బ్రహ్మవర్చసితరో బ్రహ్మవర్చసితర ప్రతిష్టా త్రయస్త్రిగుంశ బ్రహ్మవర్చసితర ఇది బ్రహ్మవర్చసి త్రయస్త్రిగుంశ ప్రతిష్టా ప్రతిష్టా త్రయస్త్రిగుంశ ఇది త్రయస్త్రిగుంశ ప్రతిష్టా ప్రతిష్టా త్రయస్త్రిగుంశ ఇది పశ్చాత్పశ్చాత్రిగుంశ ఇది పశ్చాత్పశ్చాది పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పశ్చాత్తి పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై నాకో నాక ప్రతిష్ఠిత్యై పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై నాక ప్రతిష్ఠిత్యై నాకో నాక ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై నాక శత్రిగుంశ శత్రిగుంశో నాక ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై నాక శత్రిగుంశ శత్రిగుంశ శత్రిగుంశో నాకో నాక శత్రిగుంశైతి శత్రిగుంశో నాకో నాక శత్రిగుంశైతి శత్రిగుంశ ఇది శత్రిగుంశ శత్రిగుంశ ఇత్యుత్తరద వర్గస్సు వర్గ ఉత్తరద ఉత్తరదస్సు వర్గో వై వైసు వర్గ ఉత్తరద ఉత్తరదస్సు వర్గో వై వర్గో వై వైసు వర్గస్సు వర్గో వై లోకో లోకో వైసు వర్గస్సు వర్గో వై లోక వర్గ ఇది సువహై లోకో లోకో వై వై లోకో నాకో నాకో లోకో వై వై లోకో నాకో నాకో నాకో లోకో లోకో నాకస్సు వర్గస్య సువర్గస్య నాకో లోకో లోకో నాకస్సు వర్గస్య నాకస్సు వర్గస్య సువర్గస్య నాకో నాకస్సు వర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య నాకో నాకస్సు వర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి వర్గస్యేతి సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్టి సమస్యా ఇది సం భాగో భాగోగ్నేరగ్నేర్భాగో స్థితి భాగో అగ్నేరగ్నేర్భాగోసి భాగో స్థితి భాగో భాగోసీతి భాగో భాగోసీతి సీతి పురస్తాత్ పురస్తాదిత్యస్య సీతి పురస్తాత్ పురస్తాత్ పురస్తాదితీతి పురస్తాదుపోప పురస్తాదితీతి పురస్తాదుపాస్తాదుపోప పురస్తాదుపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధాపదధా యజ్ఞముఖం వా అగ్నిరగ్నిర్వై యజ్ఞముఖం యజ్ఞముఖం వా అగ్ని యజ్ఞముఖమితి యజ్ఞముఖం వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖమగ్నిర్వై వా అగ్నిర్యజ్ఞముఖం అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖమగ్నిరగ్నిర్యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖమగ్నిరగ్నిర్యజ్ఞముఖం దీక్షాముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం త్రివృత్తివృత్యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం త్రివృత్యవృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యవృత్యజ్ఞముఖమేవ యజ్ఞముఖం త్రివృత్యవృత్యజ్ఞముఖమేవ త్రివృత్యజ్ఞముఖమేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాద్ది పురస్తాదేవైవ పురస్తాద్ది పురస్తాద్ది పురస్తాత్ పురస్తాద్ది యాతయతి యాతయతి పురస్తాత్ పురస్తాద్ది యాతయతి యాతయతి యాతయతి యాతయతి మృగక్షసాన్ మృగక్షసాన్ యాతయతి వియాతయతి మృగక్షసాన్ మృగక్షసాన్ మృగక్షసాన్ యాతయతి యాతయతి మృగక్షసాం భాగో భాగో మృగక్షసాన్ యాతయతి యాతయతి మృగక్షసాం భాగ మృగక్షసాం భాగో భాగో మృగక్షసాన్ మృగక్షసాం భాగో భాగో మృగక్షసాన్ మృగక్షసాం భాగో మృగక్షసామితి రోచక్షసా భాగో స్థితి భాగో భాగో సీతీత్యతి భాగో భాగో సీతి సీతి దక్షిణతో దక్షిణత ఇత్యస్య సీతి దక్షిణత దక్షిణతో దక్షిణత ఇది దక్షిణత శుశ్రువాగూస శుశ్రువాగూసో దక్షిణత ఇది దక్షిణత శుశ్రువాగూస దక్షిణత శుశ్రువాగూస శుశ్రువాగూసో దక్షిణతో దక్షిణత శుశ్రువాగూసో వై వై శుశ్రువాగూసో దక్షిణతో దక్షిణత శుశ్రువాగూసో వై శ్రువాగూసో వై వై శుశ్రువాగూస శుశ్రువాగూసో వై నృదక్షసో నృదక్షసో వై శుశ్రువాగూస శుశ్రువాగూసో వై నృదక్షస వై నృదక్షసో నృదక్షసో వై వై నృదక్షసోన్నమన్నం నృదక్షసో వై వై నృదక్షసోన్నం ృజక్షసోన్నమన్నం ప్రచక్షసో నృజక్షసోన్నం ధాతా ధాతాన్నం ప్రచక్షసో నృజక్షసోన్నం ధాతా ధాతాన్నమన్నం ధాతా జాతాయ జాతాయ ధాతాన్నమన్నం ధాతా జాతాయ ధాతా జాతాయ జాతాయ ధాతా ధాతా జాతాయైవైవ జాతాయ ధాతా ధాతా జాతాయైవా జాతాయైవైవ జాతాయ జాతాయైవాస్మ అస్మ ఏవ జాతాయ జాతాయైవాస్మై జనిత్రం జనిత్రగ్స్పృతం జనిత్రం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్రగ్స్పృతం జనిత్ ప్రతిష్ఠే ప్రతిష్ట ఏక విగుంశ ఏక విగుంశ ప్రతిష్ఠి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏక విపుంశో వైవా ఏక విపుంశ ప్రతిష్ఠిత్యై ఏక విపుంశ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏక విపుంశ ప్రతిష్ఠిత్యా ఇంద్రస్యేంద్రస్య ప్రతిష్ఠిత్యా ఏక విపుంశ ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య ఏక విపుంశరిత్యేకా విపుంశః ప్రతిష్ఠిత్యా ఇంద్రస్యేంద్రస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య భాగః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోస్తి భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోసి భాగోస్తి భాగో భాగోదీతి భాగో భాగోదీతి అదీతీత్యుత్తరత ఉత్తరత ఇత్యుత్తరత ఉత్తరత ఉత్తరత ఇదీత్యుత్తరత ఓజ ఓజ ఉత్తరత ఇదీత్యుత్తరత ఓజ ఉత్తరత ఓజ ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై వా ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై తరత ఇత్యుత్తరత ఓజో వై వా ఓజ ఓజో వా ఇంద్ర ఇంద్రో వా ఓజ ఓజో వా ఇంద్ర ఇంద్ర ఇంద్రో వై వా ఇంద్ర ఓజ ఓజ ఇంద్రో వై వా ఇంద్ర ఓజ ఇంద్ర ఓజ ఓజ ఇంద్ర ఇంద్ర ఓజో విష్ణుర్విష్ణురోజ ఇంద్ర ఇంద్ర ఓజో విష్ణు ఓజో విష్ణుర్విష్ణురోజ ఓజో విష్ణురోజ ఓజో విష్ణురోజ ఓజో విష్ణురోజ విష్ణురోజ ఓజో విష్ణుర్విష్ణురోజ క్షత్రం క్షత్రమోజో విష్ణుర్విష్ణురోజ క్షత్రం ఓజ క్షత్రం క్షత్రమోజ ఓజ క్షత్రమోజ ఓజ క్షత్రమోజ ఓజ క్షత్రమోజ క్షత్రమోజ ఓజ క్షత్రం క్షత్రమోజ పంచదశ పంచదశ ఓజ క్షత్రం క్షత్రమోజ పంచదశ ఓజ పంచదశ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ పంచదశ ఓజ ఏవైవౌజ పంచదశ పంచదశ ఓజ ఏవాదశ ఇది పంచాదశ ఏవైవౌజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఏవౌజ ఓజ ఏవోత్తరత ఏవోత్తరత ఉత్తరత ఏవైవోత్తరదోధత్తే దత్త ఉత్తరత ఏవైవోత్తరదోధత్తే దత్త ఉత్తరత ఉత్తరదోధత్తే తస్మాత్ దత్త ఉత్తరత ఉత్తరదోధత్తే తస్మాత్ ఉత్తరత తస్మాదుత్తరదోభిప్రయాయ్యుత్తరదోభిప్రయాయీ యజ్ఞముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖం వసవో యజ్ఞముఖం వసవో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖం వసవో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖమే వైవ యజ్ఞముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖమే వా ఋగుంశ ఇతి జతుః ఋగుంశః యజ్ఞముఖమే వై దేవయజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తముఖం యజ్ఞముఖమే పురస్తముఖమిది పురస్తాద్వి పురస్తాదేవ పురస్తాద్వి ప్రతిష్టిత్యై దేవస్య సవితః సవితుర్దేవస్య ప్రతిష్టిత్యై ప్రతిష్టిత్యై విదుర్భాగో భాగస్థ విదుర్దేవస్య దేవస్యతుర్భాగో భాగస్థ విదుస్సు విదుర్భాగో భాగస్థ విదుస్సు విదుర్భాగో భాగోస్తి భాగో భాగో చీతి భాగో భాగో చీతిరత ఉత్తరత ఉత్తరత ఇదిత్యుత్తరతో బ్రహ్మ బ్రహ్మోత్తరత ఇదిత్యుత్తరతో బ్రహ్మరతో బ్రహ్మ బ్రహ్మోత్తరత ఉత్తరతో బ్రహ్మ వై వై బ్రహ్మోత్తరత ఉత్తరతో బ్రహ్మ వై కరత ఇత్యుత్తరత బ్రహ్మ వై వై బ్రహ్మ వై దేవో దేవో వై బ్రహ్మ వై దేవ వై దేవో దేవో వై వై దేవస్థ వితాస విత దేవో వై వై దేవస్థ విత దేవస్థ విత సవిత దేవో దేవస్థ విత బ్రహ్మ బ్రహ్మ సవిత దేవో దేవస్థ విత బ్రహ్మ విత బ్రహ్మ బ్రహ్మ సవిత సవిత బ్రహ్మ బృహస్పతి బృహస్పతి బ్రహ్మ సవిత సవిత బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ బృహస్పతి బృహస్పతి బ్రహ్మ బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ బ్రహ్మ బృహస్పతి బృహస్పతి బ్రహ్మ చతుష్టోమ చతుష్టోమో బ్రహ్మ బృహస్పతి బృహస్పతి బ్రహ్మ చతుష్టోమ చతుష్టోమ చతుష్టోమో బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చతుష్టోమో బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మవర్చసం చతుష్టోమో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చతుష్టోమ చతుష్టోమో బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం చతుష్టోమ చతుష్టోమో బ్రహ్మవర్చసమేవ చతుష్టోమ ఇతి చతుః స్తోమ బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవోత్తరత ఉత్తరత ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవోత్తరత బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఏవోత్తరత ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తరత తస్మాత్తే ధత్తే తస్మాదుత్తర ఉత్తరస్తస్మాత్తే ధత్తే తస్మాదుత్తర తస్మాదుత్తర ఉత్తరస్తస్మాత్తస్మాదుత్తరోర్ధ ఉత్తరస్తస్మాత్తస్మాదుత్తరోర్ధ ఉత్తరోర్ధోర్ధ ఉత్తర ఉత్తరోర్ధో బ్రహ్మవర్చసితరో బ్రహ్మవర్చసితరోర్ధ ఉత్తర ఉత్తరోర్ధో బ్రహ్మవర్చసితరా బ్రహ్మవర్చసితరో బ్రహ్మవర్చసితరోర్ధోర్ధో బ్రహ్మవర్చసితర సావిత్రవతీ సావిత్రవతే బ్రహ్మవర్చసితరోర్ధోర్ధో బ్రహ్మవర్చసితర సావిత్రవతీ బ్రహ్మవర్చసితర సావిత్రవతీ సావిత్రవతే బ్రహ్మవర్చసితరో బ్రహ్మవర్చసితర సావిత్రవతీ భవతి భవతి సావిత్రవతీ బ్రహ్మవర్చసితరో బ్రహ్మవర్చసితర సావిత్రవతీ భవతి బ్రహ్మవర్చసితర ఇది బ్రహ్మవర్చసీ సావిత్రవతీ భవతి భవతి సావిత్రవతీ సావిత్రవతీ భవతి ప్రసూత్యై ప్రసూత్యై భవతి సావిత్రవతీ సావిత్రవతీ భవతి ప్రసూత్యై సావిత్రవతీతి సావిత్రవతీ ప్రసూత్యై ప్రసూత్యై భవతి భవతి ప్రసూత్యై తస్మాత్ తస్మాత్ ప్రసూత్యై భవతి భవతి ప్రసూత్యై తస్మాత్ ప్రసూత్యై తస్మాత్ తస్మాత్ ప్రసూత్యై ప్రసూత్యై తస్మాత్ బ్రాహ్మణానాం బ్రాహ్మణానాం తస్మాత్ ప్రసూత్యై ప్రసూత్యై తస్మాత్ బ్రాహ్మణానాం ప్రసూత్యా ఇది ప్రసూత్యై బ్రాహ్మణానాం బ్రాహ్మణానాం తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణానాం దీక్షి బ్రాహ్మణానాం తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణానాముదీచి బ్రాహ్మణానాముదీచి బ్రాహ్మణానాం బ్రాహ్మణానాముదీచి సలి సలిరుదీచి బ్రాహ్మణానాం బ్రాహ్మణానాముదీచి సలి సలి సలిరుదీచి సలి ప్రసూత ప్రసూత సలిరుదీచి సలి ప్రసూత ప్రసూత ప్రసూత సలి సలి ప్రసూత ధర్త్ర ధర్త్ర ప్రసూత సలి సలి ప్రసూత ధర్త్ర ప్రసూత ధర్త్ర ధర్త్ర ప్రసూత ప్రసూత ధర్తృష్టోమశ్చతుష్టోమో ధర్తృ ప్రసూత ప్రసూత ధర్తృష్టోమ ప్రసూతే ఏతి ప్రాచుతస్తోమశ్చుతస్తోమోధత్రోధత్రశ్చుతస్తోమ ఇది చతుష్టోమోధత్రోధత్రశ్చుతస్తోమ ఇది చతుష్టోమ ఇది చతుష్టోమశ్చుతస్తోమ ఇది పురస్తాత్ పురస్తాదితి పురస్తాదుపోపురస్తాదిపోపురస్తాపురస్తాదుపదధాపిదధాత్యుపురస్తాపురస్తాదుపదధాతిపదధాతిపోపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధాతిపదధా యజ్ఞముఖం వైధత్రో వైయజ్ఞముఖం యజ్ఞముఖం వైధత్రముఖమిఖం వైధత్రో ధత్రో వై వైధత్రో యజ్ఞముఖం యజ్ఞముఖం ధత్రో వై వైధత్రో యజ్ఞముఖం ధత్రో యజ్ఞముఖం యజ్ఞముఖం ధత్రో ధత్రో యజ్ఞముఖం చతుష్టోమశ్చతుష్టోమో యజ్ఞముఖం ధత్రో ధత్రో యజ్ఞముఖం చతుష్టోమహాయజ్ఞముఖం చతుష్టోమశ్చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుష్టోమశ్చతుష్టోమో యజ్ఞముఖమే యజ్ఞముఖం చతుష్టోమశ్చతుష్టోమో యజ్ఞముఖమే చతుష్టోమితి యజ్ఞముఖమే యజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం పురస్తాత్ పురస్తాదేవ పురస్తాద్వి పురస్తాదేవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి జాతయతి జాతయతి పురస్తాత్ పురస్తాద్వి జాతయతి భాగో భాగో యావానాయతి యాతయతి యావానాం యావానాం భాగో భాగో యావానాయవానాం భాగో భాగో భాగోసీతి భాగో భాగోసీతి దక్షిణతో దక్షిణత ఇత్యస్య దక్షిణతో మాసా మాసా దక్షిణత ఇదీతి దక్షిణతో మాసా దక్షిణతో మాసా మాసా దక్షిణతో దక్షిణతో మాసా వై వై మాసా దక్షిణతో దక్షిణతో మాసా వై వై మాసా మాసా వైయా వాయా వై మాసా మాసా వైయా వైయా వాయా వై వైయా వా అర్ధమాసా అర్ధమాసాయా వా వై వైయా వా అర్ధమాసా అర్ధమాసా అర్ధమాసాయా వాయా వా అర్ధమాసా అయా వా అయా వా అర్ధమాసాయా వాయా వా అర్ధమాసా అయా వాసా అయా వా అయా వా అర్ధమాసా అర్ధమాసా అయా వాస్తస్మాదయా వా అర్ధమాసా అర్ధమాసా అయా వాస్తస్మాదర్ధమాసాయా వాస్తస్మాత్తస్మాదయా వా అయా వాస్తస్మాత్ దక్షిణావృతో దక్షిణావృతస్తస్మాదయా వా అయా వాస్ దక్షిణావృత దక్షిణావృతో దక్షిణావృతస్తస్మాత్తస్మాత్ దక్షిణావృతో మాసా మాసా దక్షిణావృతస్తస్మాత్తస్మాత్ దక్షిణావృతో మాసా దక్షిణావృతో మాసా మాసా దక్షిణావృతో దక్షిణావృతో మాసా అన్నమన్నం మాసా దక్షిణావృతో దక్షిణావృతో మాసా అన్నం దక్షిణావృత ఇది దక్షిణావృత మాసా అన్నమన్నం మాసా మాసా అన్నం వైవా అన్నం మాసా మాసా అన్నం వై అన్నం వై వా అన్నమన్నం వైయా వాయా వా అన్నమన్నం వైయా వాయ్యా వాయా వా వై వైయా వా అన్నమన్నయ్యా వా వై వైయా వా అన్నం యా వా అన్నమన్నయ్యా వాయా వా అన్నం ప్రజా ప్రజా అన్నయ్యా వాయా వా అన్నం ప్రజా ప్రజా ప్రజా అన్నమన్నం ప్రజా అన్నమన్నం ప్రజా అన్నమన్నం ప్రజా అన్నం ప్రజా అన్నమన్నం ప్రజా ప్రజా అన్నమే వైవాన్నం ప్రజా ప్రజా అన్నమేవ ప్రజా ఇతి ప్రజా అన్నమే వైవాన్నమన్నమేవ దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమేవ దక్షిణత ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్

దక్షిణతో దక్షిణతోన్నవతీర్దక్షిణతీర్దక్షిణతీర్దక్షిణతో విధీయతేర్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్కేవార్క తదర్క్యమర్క్యం దత్తదర్క్యమన్వన్వర్క్యం దత్తదర్క్యమను ఛద్యస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్యైతాయస్ ఏస్తేత ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్తేస్తేత ఉపధీయంతే ఉపధీయంత ఉపధీయంత ఏత ఏత ఉపధీయంతే విద్యుపధీయంత ఏత ఏత ఉపధీయం దేవీం దేవి వ్యుపధీయంత ఉపధీయం దేవ్యే వైవ వ్యుపధీయంత ఉపధీయం దేవ్యే వాధీయంత ఇత్యుపాధీయంతే వైవ విద్యే వాస్మాస్మా ఏవ విద్యే వాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మా ఉచ్చత్యుచ్చత్యస్మా ఏవైవాస్మా ఉచ్యతి మా ఉచ్చత్యుచ్చత్యస్మా అస్మా ఉచ్చత్యథో అథో ఉచ్చత్యస్మా అస్మా ఉచ్చత్యథో ఉచ్చత్యథో అథో ఉచ్చత్యుచ్చత్యథో తమస్తమోథో ఉచ్చత్యుచ్చత్యథో తమ అథో తమస్తమోథో అథో తమ ఏవైవ తమోథో అథో తమ ఏవాథో ఇత్యథో తమ ఏవైవ తమస్తమ ఏవా పాపైవ తమస్తమ ఏవా పాపైవైవాపహతే పాపహరే అగ్నే జాతాన్ జాతానగ్నే జాతాన్ ప్రజాతానగ్నే జాతాన్ ప్రాతాన్ ప్రజాతాన్ జాతాన్ ప్రణుధనుద ప్రజాతాన్ జాతాన్ ప్రణుధనుద ప్రణుధానో నోనుద ప్రణుధాన నోనుదనుదాన సరత్నాన్ సరత్నాన్ నోనుదనుదాన సవత్నాన్ సవత్నాన్ సవత్నాన్ నోన సవత్నాని దేవి సవత్నాన్ నోన సవత్నాని సవత్నాని దేవి సవత్నాన్ సవత్నాని పురస్తాత్ పురస్తాది సవత్నాన్ సవత్నాని పురస్తాత్ పురస్తాత్ పురస్తాది దేవి పురస్తాదు గోప పురస్తాది దేవి పురస్తాదు పురస్తాదు గోప పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదు పదధాది పదధాతి దధాత్యు గోప దధాది జాతాన్ జాతాన్ దధాత్యు గోప దధాది జాతాన్ జాతాన్ జాతాన్ దధాతి దధాతి జాతానేవైవ జాతాన్ దధాతి దధాతి జాతానేవ జాతానేవైవ జాతాన్ జాతానేవ భ్రాతృయాన్ భ్రాతృయానేవ జాతాన్ జాతానేవ భ్రాతృయాన్ భ్రాతృయాన్ భ్రాతృయానేవైవ భ్రాతృయాన్ ప్రభ్రాతృయానేవైవ భ్రాతృయాన్ భ్రాతృయాన్ ప్రభ్రాతృయాన్ భ్రాతృయాన్ ప్రణదరేనుదరే ప్రభ్రాతృయాన్ భ్రాతృయాన్ ప్రణదరేనుదతే ప్రప్రణుదతే సహసా సహసానుదతే ప్రప్రణుదతే సహసాదతే సహసా సహసానుదతే నుదతే సహసా జాతాన్ జాతాన్ సహసానుదతే నుదతే సహసా జాతాన్ సహసా జాతాన్ జాతాన్ సహసా సహసా జాతానితి జాతాన్ సహసా సహసా జాతానితి జాతానితి జాతాన్ జాతానితి పశ్చాత్ పశ్చాదితి జాతాన్ జాతానితి పశ్చాత్ పశ్చాదితి పశ్చాద్య నిశ్రమాణాన్య నిశ్రమాణాన్ పశ్చాదితి పశ్చాద్య నిశ్రమాణాన్ రాజ్య నిశ్యమాణాన్ నిశ్యమాణాన్ పశ్చాత్ పశ్చాద్య నిశ్యమాణానేవైవ నిశ్యమాణాన్ పశ్చాత్ పశ్చాద్య నిశ్యమాణానేవ నిశ్యమాణానేవైవ నిశ్యమాణాన్ నిశ్యమాణానేవ ప్రతి ప్రత్యేవ నిశ్యమాణాన్ నిశ్యమాణానేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతినుదతే నుదతే ప్రత్యేవైవ ప్రతినుదతే నుదతే నుదతే ప్రతి ప్రతినుదతే నుదశ్చత్వారి పుంశశ్చతుశ్చత్వారి పుంశో నుదతే ప్రతి ప్రతినుదతే నుదశ్చత్వారి పుంశః చతుమస్తోమ ఇది దక్షిణతో దక్షిణత ఇది స్తోమస్తోమ ఇది దక్షిణత దక్షిణతో దక్షిణత ఇది దక్షిణతో బ్రహ్మవర్తసం బ్రహ్మవర్తసం దక్షిణత ఇది దక్షిణతో బ్రహ్మవర్తసం దక్షిణతో బ్రహ్మవర్తసం బ్రహ్మవర్తసం దక్షిణతో దక్షిణతో బ్రహ్మవర్తసం వై వై బ్రహ్మవర్తసం దక్షిణతో దక్షిణతో బ్రహ్మవర్తసం వై బ్రహ్మవర్తసం వై వై బ్రహ్మవర్తసం బ్రహ్మవర్తసం వై చతుశ్చత్వారిగుంశశ్చతుశ్చత్వారిగుంశో వై బ్రహ్మవర్తసం బ్రహ్మవర్తసం వై చతుశ్చత్వారిగుంశః చతుశ్చత్వారిగుంశశ్చతుశ్చత్వారిగుంశో వై వైచతుశ్చత్వారిగుంశో బ్రహ్మవర్తసం బ్రహ్మవర్తసం చతుశ్చత్వారిగుంశో వై వైచతుశ్చత్వారిగుంశో బ్రహ్మవర్తసం చతుశ్చత్వారిగుంశో బ్రహ్మవర్తసం బ్రహ్మవర్తసం చతుశ్చత్వారిగుంశశ్చతుశ్చత్వారిగుంశో బ్రహ్మవర్తసమేవైవ బ్రహ్మవర్తసం చతుశ్చత్వారిగుంశశ్చతుశ్చత్వారిగుంశో బ్రహ్మవర్తసమేవ చతుశ్చత్వారిగుంశ ఇతి చతుః చత్వారిగుంశ బ్రహ్మవర్చసమే బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమే దక్షిణతో దక్షిణత బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమే దక్షిణత బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం దక్షిణతో దక్షిణత దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్తస్మాత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే దృశ్యమానాగుశ్చ దృశ్యమానాగుశ్చ దృశ్యమానాగుశ్చ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాగుష్టమాణాంజలిష్టమాణాగుష్టభ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాగుష్ట భ్రాతృవ్యాన్ ప్రణుద్య ప్రణుద్య భ్రాతృవ్యాగుష్ట భ్రాతృవ్యాన్ ప్రణుద్య భ్రాతృవ్యాన్ ప్రణుద్య ప్రణుద్య భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుద్య వజ్రం వజ్రం ప్రణుద్య భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుద్య వజ్రం ప్రణుద్య వజ్రం వజ్రం ప్రణుద్య ప్రణుద్య వజ్రమన్వను వజ్రం ప్రణుద్య ప్రణుద్య వజ్రమను ప్రణుద్యేతి ప్రాణుద్య వజ్రమన్వను వజ్రం వజ్రమను ప్రాణు వజ్రం వజ్రమను ప్రాణుమను ప్రహరది హరది ప్రాణ్మను ప్రహరది హరది హరది ప్రహరది స్తుత్యై స్తుత్యై హరది ప్రహరది స్తుత్యై స్తుత్యై స్తుత్యై హరది హరది స్తుత్యై ప్రీషవతీం ప్రీషవతీ స్తుత్యై హరది హరది స్తుత్యై ప్రీషవతీ ప్రీషవతీం ప్రీషవతీ స్తుత్యై స్తుత్యై పురీషవతీం మధ్యే మధ్యే పురీషవతీ స్తుత్యై స్తుత్యై పురీషవతీం మధ్యే పురీషవతీం మధ్యే మధ్యే పురీషవతీం పురీషవతీం మధ్య ఉపోపమధ్యే పురీషవతీం పురీషవతీం మధ్య ఉపీషవతీమిది పురీషావతీ మధ్య ఉపోపమధ్యే మధ్య ఉపదధాతి దధాత్యుపమధ్యే మధ్య ఉపదధాతి ఉపదధాతి పురీషం పురీషం దధాత్యుపోపదధాతి పురీషం దాది పురీషం పురీషం దధాతి దధాతి పురీషం వై వై పురీషం దధాతి దధాతి పురీషం వై పురీషం వై వై పురీషం పురీషం వై మధ్యం మధ్యం వై పురీషం పురీషం వై మధ్యం వై మధ్యం మధ్యం వై వై మధ్యమాత్మన ఆత్మనో మధ్యం వై వై మధ్యమాత్మన మధ్యమాత్మన ఆత్మనో మధ్యం మధ్యమాత్మన సాత్మానకం సాత్మానమాత్మనో మధ్యం మధ్యమాత్మన సాత్మానం ఆత్మన సాత్మానకం సాత్మానమాత్మన ఆత్మన సాత్మానమేవైవ సాత్మానమాత్మన ఆత్మన సాత్మానమేవ ఆత్మానమేవైవ సాత్మానకం సాత్మానమేవాగ్నిమగ్నిమేవ సాత్మానకం సాత్మానమేవాగ్నిం ఆత్మానమితి సా ఆత్మానం ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమగ్నిమగ్నిచనుతే సాత్మా సాత్మా చనుతేమగ్నిచనుతే సాత్మా సాత్మా చనుతే చనుతే సాత్మా ముష్మిన్ ముష్మిన్ సాత్మా చనుతే చనుతే సాత్మా ముష్మిన్ ఆత్మా ముష్మిన్ నమస్మిన్ సాత్మా సాత్మా ముష్మిన్ లోకే లోకే ముష్మిన్ సాత్మా సాత్మా ముష్మిన్ లోకే ఆత్మాష్మిన్ లోకే లోకే ముష్మిన్ నమస్మిన్ లోకే భవతి భవతి లోకే ముష్మిన్ నమస్మిన్ లోకే భవతి లోకే భవతి భవతి లోకే లోకే భవతి యో యో భవతి లోకే లోకే భవతి యః భవతి యో యో భవతి భవతి య ఏవమేవం యో భవతి భవతి య ఏవం య ఏవమేవం యో య ఏవం వేద వేదైవం యో య ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదైతా ఏతా వేదైవమేవం వేదైతా ఏతా వేద వేదైతా వైవా ఏతా వేద వేదైతా వై ఏతా వైవా ఏతా ఏతా వా అసపత్నా అసపత్నా వా ఏతా ఏతా వా అసపత్నా అసపత్నా వైవా అసపత్నా నామ నామాసపత్నా వైవా అసపత్నా నామాసపత్నా నామ నామాసపత్నా అసపత్నా నామేష్టక ఇష్టక నామాసపత్నా అసపత్నా నామేష్టక నామేష్టక ఇష్టక నామ నామేష్టక యస్యేష్టక నామ నామేష్టక యస్యేష్టక యస్యేష్టక నాస్య సపత్నః సపత్నో నాస్య సపత్నః సపత్నః సపత్నః స్యాస్య సపత్నో భవతి భవతి సపత్నో స్యాస్య సపత్నో భవతి సపత్నో భవతి భవతి సపత్నః సపత్నో భవతి పశుః పశుర్ భవతి సపత్నః సపత్నో భవతి పశుః భవతి పశుః పశుర్ భవతి భవతి పశుర్ వై వై పశుః భవతి భవతి పశుర్ వై పశుర్ వై వై పశుః పశుర్వా ఏష ఏష వై పశుః పశుర్వా ఏష ఏష వై వా ఏష యద్యదేశ వై వా ఏష ేశ యద్దేశ ఏష యదగ్నిరగ్నిర్యదేశరాజో విరాజోగ్నిర్యద్దగ్నిర్విరాజ విరాజో విరాజోగ్నిరగ్నిర్విరాజ ఉత్తమాయాముత్తమాయా విరాజోగ్నిరగ్నిర్విరాజ ఉత్త స్తైర్దేవాస్తు వర్గకం సువర్గం దేవాస్తైస్తైర్దేవాస్తు సువర్గం దేవాస్సువర్గము సువర్గం దేవా దేవాస్సువర్గం లోకం లోకగం సువర్గం దేవా దేవాస్సువర్గం లోకం వర్గం లోకం లోకగో సువర్గో సువర్గం లోకమాయన్నాయన్ లోకగో సువర్గో సువర్గం లోకమాయన్ సువర్గమితి సువాహకం లోకమాయన్నాయన్ లోకం లోకమాయన్ తేన తేనాయన్ లోకం లోకమాయన్ తేనాయన్ తేన తేనాయన్నాయన్ తేన ఋషయ ఋషయస్తేనాయన్నాయన్ తేన ఋషయన ఋషయ ఋషయస్తేన తేన ఋషయో శ్రామ్యన్న శ్రామ్యన్ ఋషయస్తేన తేన ఋషయో శ్రామ్యన్ ఋషయో శ్రామ్యన్న శ్రామ్యన్ ఋషయ ఋషయో శ్రామ్యన్ తే శ్రామ్యన్ ఋషయ ఋషయో శ్రామ్యన్ తే శ్రామ్యన్ తే శ్రామ్యన్న శ్రామ్యన్ తే తపస్తపస్తే శ్రామ్యన్న శ్రామ్యన్ తే తపః తే తపస్తపస్తే తే తపోదప్యంతాదప్యంత తపస్తే తే తపోదప్యంత తపోదప్యంతాదప్యంత తపస్తపోదప్యంత తాని తాన్యదప్యంత తపస్తపోదప్యంత తాని అప్యంత తాని తాన్యదప్యంతాదప్యంత తాని తపసా తపసా తాన్యదప్యంతాదప్యంత తాని తపసా తపసా తపసా తాని తాని తపసా పశ్యన్న పశ్యన్ తపసా తాని తాని తపసా పశ్యన్ తపసా పశ్యన్న పశ్యన్ తపసా తపసా పశ్యన్ దేభ్యస్తేభ్యో పశ్యన్ తపసా తపసా పశ్యన్ దేభ్యేభ్యస్తేభ్యో పశ్యన్న పశ్యన్ దేభ్య ఏతాస్తేభ్యో పశ్యన్న పశ్యన్ దేభ్యేభ్యేభ్యేభ్య ఏత ఇష్టకా ఇష్టకా ఏతాస్తేభ్యేభ్య ఏత ఇష్టకా ఏత ఇష్టకా ఇష్టకా ఏత ఏత ఇష్టకా నిర్నిరిష్టకా ఏత ఏత ఇష్టకాని ఇష్టకా నిర్నిరిష్టకా ఇష్టకా నిరవిమత విమత నిరిష్టకా ఇష్టకా నిరవిమత నిరమిమత విమత నిర్నిరమిమదేవ ఏవో విమత నిర్నిరమిమదేవ మిమదేవ ఏవో మిమత మిమదేవ ఛంద ఛంద ఏవో మిమత మిమదేవ ఛంద ఛంద ఛంద ఏవ ఏవ ఛందో వరివో వరివ ఛంద ఏవ ఏవ ఛందో వరివ ఛందో వరివో వరివ ఛంద ఛందో వరివ ఛంద ఛందో వరివ ఛంద ఛందో వరివ ఛంద వరివ ఛంద ఛందో వరివో వరివ ఛంద ఇది ఛందో వరివో వరివ ఛంద ఇది ఛంద ఛంద ఇది తాస్తా ఇది ఛంద ఛంద ఇది తాస్తా ఇది తా ఉపోపత ఇది తా ఉప ఉపోపతాస్తా ఉపాదధతా దధతోపతాస్తా ఉపాదధతా ఉపాదధతా ర్గం లోకం లోకగో సువర్గం తే సువర్గం లోకం సువర్గం లోకం లోకగో సువర్గగో సువర్గం లోకమాయన్నాయన్ లోకగో సువర్గగో సువర్గం లోకమాయన్ సువర్గమితి సువాహకం లోకమాయన్నాయన్ లోకం లోకమాయనయ్యదాయన్ లోకం లోకమాయనయత్ ఆయనయ్యదాయన్నాయనయదేత ఇష్టకా ఇష్టకా ఏతాయజ్ఞదేత ఇష్టకా ఇష్టకా ఇష్టకా ఏత ఏత ఇష్టకా ఉపదధాత్యుపదధాతి ఇష్టకా ఏత ఏత ఇష్టకా ఉపదధాతి ఇష్టకా ఉపదధాత్యుపదధాతి ఇష్టకా ఇష్టకా ఉపదధాతి యాని యాన్యుపదధాతి ఇష్టకా ఇష్టకా ఉపదధాతి యాని ఉపదధాతి యాని యాన్యుపదధాత్యుపదధాతి యాన్యే వైవ యాన్యుపదధాత్యుపదధాతి యాన్యే వాదధాతి యాన్యే వైవ యాని యాన్యే ఛందాగోతి ఛందాగుస్యేవ యాని యాన్యేవ ఛందాగుంసి ఛందాగుస్యేవైవ ఛందాగుంసి సువర్గ్యాని సువర్గ్యాని ఛందాగుస్యేవైవ ఛందాగుంసి సువర్గ్యాని ఛందాగుంసి సువర్గ్యాని సువర్గ్యాని ఛందాగుంసి ఛందాగుంసి సువర్గ్యాని తైస్తైస్సువర్గ్యాని ఛందాగుంసి ఛందాగుంసి సువర్గ్యాని తై వర్గ్యాని తైస్తైస్సువర్గ్యాని సువర్గ్యాని తైరేవైవ తైస్సువర్గ్యాని సువర్గ్యాని తైరేవార్గ్యాణీతి సువాహాగ్యాని తైరేవైవ తైస్తైరేవ యజమానో యజమాన ఏవైస్తైరేవ యజమాన యజమానో యజమాన ఏవైవ యజమానస్సువర్గో సువర్గం యజమాన ఏవైవ యజమానస్సువర్గం యజమానస్సువర్గో సువర్గం యజమానో యజమానస్సువర్గం లోకం లోకగో సువర్గం యజమానో యజమానస్సువర్గం లోకం సువర్గం లోకం లోకగో సువర్గో సువర్గం లోకమేతి లోకగో సువర్గో సువర్గం లోకమేతి వర్గమితి సువర్గం లోకమేతి లోకం లోకమేది యజ్ఞేన యజ్ఞేన ఇది లోకం లోకమేది యజ్ఞేన యజ్ఞేన యజ్ఞేన యజ్ఞేన వై వై యజ్ఞేన యజ్ఞేతి యజ్ఞేన వై యజ్ఞేన వై వై యజ్ఞేన యజ్ఞేన వై ప్రజాపతి ప్రజాపతిర్వై యజ్ఞేన యజ్ఞేన వై ప్రజాపతి వై ప్రజాపతి ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజతృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాపతిరితి ప్రజా ప్రజా అసృజతృజత ప్రజా ప్రజా అసృజత అసృజత ప్రజా ప్రజా అసృజత స్తోమభాగా ఉపదధాతి ప్రజా ప్రజా ఉపదధాతి బృహస్పతిర్వా ఏతామేతాం వై వా ఏతాం యజ్ఞస్య యజ్ఞస్యైతాం వై వా ప్రవేత్య హరహరేతి ప్రవా ప్రవేత్య హరహరేతి ప్రవా ప్రవేత్య హరహరేతి ప్రవా ప్రవేత్య హరహరేతి ప్రవా ప్రవేత్య హరహరేతి హరనువాహరనువేతీత్యనువాహరనువేతీనువేతీత్యనువానువేతి రాత్రిగో రాత్రిమిత్యనువానువేతి రాత్రి అనువేత్యనువాత్రిగో రాత్రిమిక రాత్రిముషిగుషిక్ రాత్రిమితీతి రాత్రిముషిగు రాత్రిముషిగుషిక్ రాత్రిగో రాత్రిముషిగితీత్యుషిక్ రాత్రిగో రాత్రిముషిగితి షిగితీత్యుషిగుషిగి దివసో నవసో నిత్యుషిగుషిగి ప్రాణ అసృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృజతృ ేతీత్యేవ ప్రాణం ప్రాణమేవేతీత్యేవ ప్రాణం ప్రాణం ప్రాణమేవైవ ప్రజాయంతస్త గౌరవస్త గౌరవస్త అజాయంతజాయంతస్త సాత్మాంతరిక్షమంతరిక్షగుణసాత్మాంతరిక్షమంతరిక్షగుణసాత్మాంతరిక్షగుణరోహతిరోహత్యంతరిక్షగుణసాత్మాంతరిక్షగుణరోహతి సాత్మే దిశా ఆత్మా రోహతిరోహత్యంతరిక్షమంతరిక్షరోహతి ప్రాణస్ ప్రాణో రోహత్యంతరిక్షమంతరిక్షరోహతి ప్రాణ రోహతి ప్రాణస్ ప్రాణో రోహతి రోహతి స ప్రాణోముష్మిన్నముష్మిన్ స ప్రాణో రోహతి రోహతి స ప్రాణోముష్మిన్నో ప్రాణోముష్మిన్నముష్మిన్ స ప్రాణస్ ప్రాణోముష్మిన్ లోకే లోకే ముష్మిన్ స ప్రాణస్ ప్రాణోముష్మిన్ లోకే ప్రాణ ఇది స ప్రాణ ముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే ప్రతి ప్రతి లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే ప్రతి లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్టతి తిష్టతి ప్రతి లోకే లోకే ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టత్యం వ్యర్థుకో వ్యర్థుకస్తిష్టతి ప్రతి ప్రతిష్టత్యం వ్యర్థుకః వ్యర్థుకో వ్యర్థుకస్తిష్టతి తిష్టతి వ్యర్థుక ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యామవ్యర్థుకస్తిష్టతి తిష్టతి వ్యర్థుక ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యామం వ్యర్థుకో వ్యర్థుక ప్రాణాపానాభ్యాం భవతి భవతి ప్రాణాపానాభ్యామం వ్యర్థుకో వ్యర్థుక ప్రాణాపానాభ్యాం భవతి వ్యర్థుక ఇత్యవి అర్థుకః ప్రాణాపానాభ్యాం భవతి భవతి ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం భవతి యో యో భవతి ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం భవతి యః ప్రాణాపానాభ్యామితి ప్రాణ ప్రాణాభ్యాయోయోవతి వేద వేదైవేదం వేద వేదైవేదం వేద వేదే వేద